జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. పరమ భాగవతులరా, లక్ష్మణస్వామి తను పట్టిన పట్టు విడవలేదు. నీ ధర్మము నా సేవలు అందుకొనుట, నా ధర్మము నీకు సేవ చేయుట. వైధర్మ్యం నైహ విద్యతే. ఇక్కడేమీ విధర్మం లేదయ్యా, అలా కాకపోతేనే ధర్మాన్ని తప్పినట్టు అవుతుంది. నువ్వు ధర్మమూర్తివి కదా, ధర్మాన్ని ఆచరించాలి, అనుసరించాలి, ధర్మం గొప్పదని చెప్తున్నావు కనుక నీవు అంగీకరించక తప్పదు అన్నాడు. ఇక లాభం లేదని రామచంద్రస్వామి నిశ్చయించుకొని, సరే ద్రా నువ్వు కూడా బయలుదేరు అని, లక్ష్మణ ఇంకా నీకు కావలసినటువంటివి అన్నీ తీసుకో. ఏమేమి కావాలి అనంటే, జనకుని యజ్ఞకాలంలో వరుణుడు రెండు ధనువులు ఇచ్చాడు మనకి, అవి తీసుకో. అలాగే కవచాలు, అమ్ముల పొదులు, ఖడ్గాలు ఇవన్నీ కూడా ఆచార్యుని ఇంట్లో మనం పెట్టి ఉంచాం, వశిష్ట మహర్షి ఇంట్లో, అవన్నీ కూడా తీసుకునిరా. అలాగే తీసుకురమ్మంటే వెంటనే వెళ్ళాడు లక్ష్మణస్వామి, తీసుకొచ్చి చూపించాడు. సౌమిత్రి సర్వం ఆయుధం తీసుకొచ్చి చూపిస్తే ఇంకా అంటూ ఉన్నాడు రామచంద్రస్వామి, అహం ప్రదాతుమిచ్చామి యదిదం మామకం ధనం బ్రాహ్మణేభ్య తపస్విభ్య త్వయా సహ పరంతప. లక్ష్మణ, నా ధనం ఉన్నది, నేను నాకు తండ్రి గారు ఇచ్చింది, సంపాదించింది. వారు అందరికీ కూడా వేరువేరుగా, ఇప్పుడు మనకి ఎలా అయితే కోటీశ్వరులు బిడ్డలకి, కొందరు గారాభం చేసేటటువంటి వారి పిల్లలకి అకౌంట్లు బ్యాంకులో వేరువేరుగా ఉన్నట్లుగానే, మరి రాజులు కదా, వారి వారి ధనము వారి వారికి అందరికీ కూడా వేరుగానే ఉన్నాయి. ధనం లేని వాళ్ళు సీతామహాదేవిని కూడా నీ ధనాన్ని నువ్వు దానం చేయమని చెప్పాడు ఆయన. అలా లక్ష్మణుడికి ఉన్నటువంటిది, రామునికి వేరువేరుగా ఉన్న ధనాలన్నీ కూడా మనం దానం చేయాలయ్యా. ఎక్కువగా వారి ధనమంతా గోధనము ఎక్కువ. అలాగే వస్త్రాలు, ఈనాటి కరెన్సీ కానీ నాణ్యాలు కానీ ఇవేమీ ఆ కాలంలో లేవు. కనుక నీతో కలిసి నేను చేయాలి అనుకుంటున్నాను తమ్ముడు. బ్రాహ్మణులు వేదం చేత మాత్రమే జీవించేటటువంటి వారు, అలాగే తపస్సులు చేస్తూ ఉండేవారు. వారు ఇతరమైన పనులు చేసేవాళ్ళు కాదు. వేదాధ్యయనం చేస్తూ దానిని, వేద అర్థాన్ని తెలుసుకుంటూ లోకానికి మేలు జరగాలి అని దీవిస్తూ, శుభాన్ని అడిగిన వారికి మంచిని చెబుతూ ఉండేవారు కొందరైతే. మరికొందరు తపస్సులే, కందమూలాలు తింటూ అనేక విధములుగా ఉన్నటువంటి తపస్సులని ఆచరిస్తూ ఆ వేదాంత కాలక్షేపాలు, వేదాంత విషయాలు వీటితో ఉంటారు వారు. వారికి లోకంతో పని లేదు, వీలైనంత మేలు చేస్తారు తప్ప. కనుక అటువంటి వారిని పట్టుకురా, వారందరికీ కూడా మనం దానం చేద్దాం. అలాగే వశిష్ఠపుత్రంతు సుయజ్ఞమార్యం త్వమానయా సుప్రవరం ద్విజానాం అభిప్రయాస్యామి వనం సమస్తాన్ అభ్యర్చ శిష్టాన్ అపరాన్ ద్విజాతీన్. సుయజ్ఞుడు వశిష్ఠుని కుమారుడు, మనకి స్నేహితుడు, మనతో పాటుగా అతడు కూడా విద్య లభ్యసించినవాడు, అతడిని తీసుకురా. అలాగే ఇంకా బ్రాహ్మణులు, ఇంకా నేను చెప్పకుండా ఇంకా పలానా పలానా అని కాదు, నీకు ఎవరు ఇలాంటి వారు మంచివారు అనిపిస్తే సత్పాత్రలు, వారిని అందరినీ తీసుకురావయ్యా అన్నాడు. వెంటనే రాముని ఆదేశాన్ని అందుకున్నటువంటి లక్ష్మణుడు ఆ సుయజ్ఞుడి దగ్గరకు చేరుకున్నాడు. అతడు హోమం చేస్తూ ఉన్నాడప్పుడు అతనికి ప్రణామం చేసి, మిత్రమా, నీవు వెంటనే వనవాసానికి వెళుతూ ఉన్నటువంటి రాముని ఇంటికి రావాలయ్యా అంటే, అలాగే అని చెప్పి సంధ్యావందనాదులు అన్నీ కూడా పూర్తి చేసుకుని అతడు బయలుదేరి రాముని గృహానికి చేరుకున్నాడు. రాముడు సీతతో పాటుగా ఆ సుయజ్ఞునికి ప్రాంజలి సీతయా సహా నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, జాతరూపమయైర్ ముఖ్యై అంగదై కుండలై శుభై సహేమసూత్రైర్ మణిభి కేయూరై వలయైరపి అన్యైశ్చ రత్నై బహుభి. రత్నములు అన్నీ కూడా, ఆభరణాలు అన్నీ సీతాదేవి ఇచ్చి, ఇవన్నీ నీ భార్యకి ఇచ్చి ధరింపు చేయవయ్యా అని చెప్పారు. అలాగే ఆభరణాలు, భుజకీర్తులు, శయ్య, ఇటువంటివి కొన్ని ఇచ్చి శత్రుంజయమని ఏనుగుని ఇచ్చి ఇవన్నీనేమో కాపాడుతూ ఉండి మేము వచ్చే వరకు నీకు 1000 ఏనుగులు బహుమతిగా ఇస్తాను అని చెప్పి అన్నాడు. వాటి అన్నింటినీ స్వీకరించి ఆనందభరితుడయ్యాడు సుయజ్ఞుడు. ఆ తర్వాత అగస్త్యం కౌశికంచైవ తావుభౌ బ్రాహ్మణోత్తమౌ అర్చయ ఆహూయ సౌమిత్రైరత్నై సస్యమివాంబుభి. ఆ తర్వాత అగస్త్యం కౌశికం అంటే ఆ గోత్రములన్నమాట, అగస్త్య గోత్రము విశ్వామిత్ర గోత్రము కలిగినటువంటి వారు, వారి పుత్రులు వారి మనవలు ఎవరైనా కావచ్చు, అదిగో వారికి కూడా ఇచ్చాడు రామచంద్రస్వామి. ఇక్కడ అగస్త్యుడు కౌశికుడు అని చెబుతున్నారు కనుక ఆ అగస్త్యుడు ఆ విశ్వామిత్రుడు కాదు. విశ్వామిత్రుడేమో ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఇక ఇటు రాలేదు అసలు. ఆ నేపాల్ మిథుల నుంచే హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అగస్త్యుడేమో దగ్గరికి ఇంకా రాముడు చేరాలి, దక్షిణ దిశలో ఈయన ఉంటాడు. ఆ గోత్రములలో వారికి ఆ పేర్లు కూడా ఉంటాయి. అలాగే వశిష్ఠుడు అని అంటే సామాన్యంగా పురోహితుడిని వశిష్ఠుడు అంటూ ఉంటారు. ఇలాంటివి ఆనాటి కాలానికి సంబంధించినటువంటివి. వారికి అది తప్ప ఇంకా వేరుగా ఏముండేదప్పుడు మరి, అందుకని వాటినే వాడుకతో వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అప్పటికది చాలా గొప్ప విశేషం. ఈనాటి కాలానికి మారిపోయింది అది, ఎవరేం చేయగలిగేది కాదు కదా. కాలం మారిపోయి రకరకాలైనటువంటి స్థితులు గతులు వచ్చేసి ఎన్నో విద్యలు వచ్చినాయి, ఎన్నో రకాల బ్రతుకు తెరువులు ఏర్పడిపోయినాయి, అన్నీ ఇలా మారిపోయి ఉన్నాయి. వీటిని అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే బాగుంటుంది అందరికీ కూడా, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది అంటూ కలగకుండా ఎవరి బ్రతుకులు వారు హాయిగా బ్రతకవచ్చు. అలా ఏ చేమి కఠకాలాప బహవో దండమానవాహ నిత్య స్వాధ్యాయశీలత్వాత్ నాణ్యకురువంతి కించన. కఠము అనేది ఒక శాఖ, అది ఉపనిషత్తు, కఠోపనిషత్తు ఇప్పటికే ఉన్నది. కాలాపము అనేటటువంటిది అంటే కలాపి ప్రోక్తమటది. ఇవి చదివినటువంటి వాళ్ళు దండప్రధానులు అంటే బ్రహ్మచారులు, వీళ్ళందరూ కూడా వారిని తీసుకురావయ్యా. అలసా స్వాదుకామాశ్చ మహతాంచాపి సమ్మతాహ. వాళ్ళు ఏ పనులు చెయ్యలేరు కూడాను, అంటే చేయటానికి సమయము ఉండదు. కనుక అటువంటి వారిని అందరూకి మనము పోషించవలసిన బాధ్యత మనదే, కనుక తీసుకురమ్మన్నాడు. అలాగే మరి ఇప్పటి కాలాన్ని బట్టి చూసినప్పుడు చదువుకునేటటువంటి వారిని పోషించవలసింది కూడా ప్రభుత్వమే. చాలా రకాలుగా పోషిస్తూ ఉన్నారు, అమ్మఒడి పథకము, అలాగే ఇంకా ఈ పై ఇంటర్మీడియట్ వీటికి కూడా చాలా ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం కూడా చాలా బాగా ఖర్చు పెడుతూ ఉన్నారు. విద్యలను పోషించాలి, అలాగే విద్వాంసులను పోషించాలి. కనుక అలాంటి వారిని తీసుకురావయ్యా అన్నాడు. అందరూ కూడా గౌరవించాలి, అలా విద్యలను గౌరవిస్తే మన దేశానికే పేరు. చూడండి ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అసలు ముందు అన్నింటికంటే ప్రధానంగా దేశ రక్షణ బాధ్యత స్వీకరించినటువంటి జవానులు ఉన్నారు, మిలిటరీ, ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. అలాగే విద్యలు కూడా నిజంగా అంతరించిపోతూ ఉన్నాయి. భారతదేశపు విద్యలు, యోగ శాస్త్రము, ఇవన్నీ కూడా నేర్చిన వాళ్ళు ఉన్నారు. మహాపురుషులు హిమాలయాల్లో ఉంటారు, ఇంకెక్కడెక్కడో ఉంటారు. అటువంటి వారు సామాన్యంగా రారు జనంలోకి. కానీ నకిలీ వాళ్ళు మాత్రం అబ్బో ఇక స్వాములు చెప్పే పని ఉంది. నకిలీ స్వాములు కావలసినంత మంది. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఈ నకిలీ స్వాములు చేసే పనులు, ఈ ట్రిక్స్ ఇవన్నీ వీళ్ళు చేస్తారు. అవన్నీ చేసి దేవుడు లేడు బొమ్మంటారు. దేవుడు అంటే అది కాదు, వాళ్ళ దగ్గర దేవుడు అసలు ఎలా ఉంటాడు? వాళ్ళందరూ నకిలీ వాళ్ళైతే వాళ్ళ దగ్గర దేవుడు ఎలా ఉంటాడు? అది కాదు దేవుడు అంటే. సజ్జనులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, ఎంతెంత శాస్త్రం అండి మన దేశంలో ఉన్నటువంటి. యోగ శాస్త్రం ఎంత గొప్పది, అలాగే రామాయణం ఎంత గొప్పది. ఆ రామాయణాన్ని విదేశాల వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు, చాలా దేశాల్లో వాళ్ళ పేర్లు పెట్టారున్నారు. ఇంకా అది కేవలము ఇప్పుడు అయోధ్య, అప్పటికీ మన దేశంలో ఉన్నప్పటికీ నేపాల్ మిథిల, అలాగే లవపురము అని ఉండేది లాహోర్, లవుడు కుషుడు పరిపాలించినటువంటివి, అలాగే పాణిని అలా పాకిస్తాన్లో పుట్టినవాడు, మరి ఆనాటికి ఈ పేర్లు లేవు కదా. అంతా కూడా అఖండ భారతదేశంగానే ఉండేది. మీరు అఖండ భారతదేశం అనే పటం చూడండి, ఇప్పటికీ కూడా మన వాళ్ళు పెడుతూ ఉన్నారు. వీటిల్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది అఖండ భారతదేశం ఎంత విస్తరించి ఉన్నదో. అవన్నీ కూడా నశించిపోయే దశకు చేరుకుంటూ ఉన్నాయి. అలాగే ద్వారకని కనుగొన్నారు అని చెప్పారు. వీటిల్లో చాలా చాలా సంవత్సరాల క్రితమే వచ్చింది, మళ్ళీ వస్తూ ఉన్నాయి. మరి ఎంత నగరము, అసలు ఎన్ని వేల కిలోమీటర్ల నగరము అన్నట్టు అది. అసలు ఈ మెట్రోపాలిటన్ ఏదో అంటున్నారు కదా, ఈ నగరాలు చాలవు. ఇంకా అసలు ద్వారకతో సమానమైనటువంటి నగరం ఇంతవరకు నిర్మాణం జరగల, భూమి మీద జరగల. మరి ఎంత అద్భుతమండి ఆనాటి సైన్స్. శ్రీకృష్ణస్వామి అలాగే విశ్వకర్మ, విశ్వకర్మ అంటే ఒక్కడే కాదు, ఈ గోత్రాల్లాగానే వాళ్ళు కూడా చాలామంది. ఎవరినైనా విశ్వకర్మ అన్నట్లే, ఇప్పుడు మనకి కలెక్టర్లు తహసీల్దారులు అన్నట్లే ఈ గోత్రాలు ఇవన్నీ అవి కలగా పలుగుని చేసేసుకుని చాలామంది తెలియని వారికి ఏదో రకరకాలుగా చెప్తే వీళ్ళు కూడా అవే నిజమనుకుని పోట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు వీళ్ళు. అది చాలా దండగమారి పనులు ఇవన్నీ. కనుక అలా తెలుసుకోవాలి, విషయాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. అలాంటి వారు ఎందరో ఉన్నారు, ఆ విద్యలు అవన్నీ కూడా అధికరించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా పిలిపించి వారందరికీ లక్ష్మణ అర్చయ అంటూ ఉన్నాడు ఆయన. ఇచ్చేసేయి, నువ్వు అర్చిస్తూ ఉండు, సర్వశ శతశ అందరికీ ఇచ్చేసి వందలు వేలు అలా ఇచ్చేస్తూ ఉండు అని చెప్పి ఆయనకి ఇచ్చేశాడు. ఆ తర్వాత ధనాధ్యక్షుడిని ధనం తీసుకురమ్మంటూ ఉన్నాడు. ఇంకా ఉన్నటువంటిదంతా తెచ్చేస్తూ ఉన్నారు. అక్కడ తత్ర ఆసీత్తు పింగళో గార్గ్య స్త్రిజటోనామవై ద్విజ. అక్కడ త్రిజటుడు అంటే మూడు జడలు వేసి జుట్టుని వేసుకున్నాడు అతను. అలాగే గార్గ్యుడు అంటే ఆ గోత్రం వాడేమో మరి, గర్గ మహర్షి గోత్రము. పింగళో అంటూ ఉన్నారు అంటే పింగళుడు అనేది పేరు ఉండొచ్చు. ఇతడు ఉంచవృత్తిరి వనే నిత్యం. ఇతడు ప్రతిరోజు కూడా ఉంచవృత్తిట, ఉంచవృత్తి అనంటే ఆ గింజలు ఏరుకుంటూ ఉండేవాడు. దోసర్లు అంటూ ఉంటారు ఈ వరే వరిధాన్యమే, అవి ఎవరు విత్తినీ కాదు, వాటి అంతటవే మొలుస్తూ ఉంటే వాటిని ఏరుకుంటూ ఉండేవాళ్ళు. మరి వ్యవసాయాలు కూడా ఇప్పటిలాగా లేవు కానీ అప్పుడు ఉన్నాయి. భూమిని సదును చేసుకోవటం, పృథ్వీ చక్రవర్తి కాలానికే సదును చేయటము, పంటలు పండించటము, నీరు నిలవ కట్టడము, చెరువులు ఇలాంటివన్నీ వచ్చేసి అట్లా ఉన్నారు. అలాగే కొందరేమో ఇట్లా రోళ్ళ దగ్గర రోకల్ దంచే చోట ఏరుకునేవాళ్ళు, అలాగే దాన్ని శిలము అనేవాళ్ళు అనుకుంటా, అలాగే ఉంచము అనేవారు దీన్ని. ఆ వృత్తులకు పేర్లు అవి, ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఇలా గింజలు ఏరుకు తిని బ్రతికేవాళ్ళు అన్నమాట. అతడు తమ వృద్ధం, అతడేమో వృద్ధుడు, తరుణి భార్య, అతడి భార్య తరుణి, ఆవిడేమో యవనంలో ఉన్నది, ఆమె పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఆమె చెప్పిందట ఇతనితో, ఏమయ్యా ఈరోజు రామచంద్రుడు దానాలు చేస్తూ ఉన్నాడట, కనుక పో నువ్వు కూడా వెళ్ళి తీసుకునిరా, రాముడు ఇచ్చేటటువంటి ధనము హాయిగా బ్రతుకుతాం పదా అని అంటే వచ్చేశాడు. రామం దర్శయ ధర్మజ్ఞం ఎదికించిదవాప్స్యసి, ఆ రామచంద్రస్వామిని దర్శించితే ఏం కావాలయ్యా నీకు, ఏమిటి చెప్పు నీ సంగతి ఏమిటి అన్నాడు. అంటే సభార్య వచనం శ్రుత్వ శాటీమాఛాద్య దుచ్ఛదాం సప్రాతిష్ఠత పంథానం యత్ర రామనివేశనం. రామనివేశనానికి వచ్చేసి అక్కడ రామచంద్రస్వామితో, నిర్ధనో బహుపుత్రోస్మి, రామా నన్ను త్రిజటుడు అంటారు, మూడు జడలు వేసేసా అంటే జడలు కట్టినవి, నేను కూడా వేయలేదనుకోండి, అసలు అసలు ఏదో అలా మునగటమే నీళ్ళలో, ఏనాడు నూనెలు కానీ ఇలాంటివి రాసే పని లేదు, జడలు కట్టేసిమి, నిర్ధనుడు నేను, బహుపుత్రోస్మి చాలామంది ఉంది నాకు సంతానం, రాజపుత్ర మహాయశ మహాకీర్తిశాలివయ్యా నీవు, మీ ఇక్ష్వాకు వంశము కూడా మీరు చాలా గొప్పవాళ్ళు, ఉంచవృత్తిరు అని నేను ఉంచవృత్తితో బ్రతుకుతూ ఉంటాను, నాకు కాస్త ఏమైనా దానం చెయ్యి అన్నాడట. అంటే అతన్ని చూస్తే నవ్వు వచ్చింది రామచంద్రస్వామికి, మరి అతను ఎలా ఉన్నాడు. తమువాచ తతో రామ పరిహాస సమన్వితం అంటూ ఉన్నాడు వాల్మీకి. మరి రాముడేకే అలా అనిపించిందంటే మరి అసలు ఆయన ఆకారం ఎలా ఉన్నాడు, మరి ఏమిటో పెద్ద కర్ర పట్టుకుని ఉన్నాడు, గొడుగు కర్ర లాంటిది, వంకర్లు తిరిగినటువంటిది, మరి వేషం ఎలాగో, అసలు రోజు ఎలా చిరుగులతో ఉండేవాడు, అప్పుడేదో కాస్త మంచి పట్టుకొచ్చాడంట. మరి రాజుగారి దగ్గరకు వస్తున్నాను అని. అలా ఆవిడ తయారు చేసిందన్నమాట. మరి ఆవిడ ఏమన్నా బ్యూటీనేమో అలా తయారు చేసి పంపించింది. ఇక్కడికి వచ్చాడు. ఇదిగో నా ఆవులు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఇదిగో కర్ర, ఇది తీసుకో. ఈ కర్ర విసురు, ఎంత దూరం వెళ్తే అంత దూరము ఇయే. పరీక్షిపసి దండేనా యావత్ తావద వాప్ససి. కర్ర విసిరై ఎంత దూరం వెళ్తే అంత నీదేనయా అన్నాడు. అనగానే సశాటిం త్వదిత కట్యాం, ఆ షాటి ఆ పైన వేసుకున్నటువంటి పంచమరి ఇట్లా ఒలివాటుగా వేసుకొచ్చాడేమో, అది తీసి నడుము కేసి కట్టాడట. బిగించి కట్టాడు, కట్టి నడుము కట్టేసి ఆవిధ్య దండం శిక్షేప సర్వప్రాణేన వేగిత. ఆ దండము ఆ కర్ర తీసుకున్నాడు, గిర్ర గిర్ర గిర్ర గిర్ర గిర్ర తిప్పి ఇసిరి వదిలిపెట్టాడు. సతీర్త్వా సరయు పారం దండస్తస్య కరాచ్యుత. అతడు వేసినటువంటి ఆ దండము ఆ కర్ర సరయు పారం తీర్త్వా, సరయు నది ఒడ్డు దాటిందట, అవతలకి వెళ్ళిపోయింది, ఆదరణి పడింది. పడి ఎక్కడంటే గోవ్రజే బహుసాహస్రే పపాత ఉక్షణ సన్నిధౌ, అక్కడ ఒక పెద్ద ఆబోతు ఉందంట నిలబడి, ఆ ఆబోతు దాటి పడింది. అది అతని యొక్క ఆ యాక్షన్ కామాలు అవన్నీ చూసి చాలా సంతోషించాడు రామచంద్రస్వామి. తమ్ పరిశ్వజ అతన్ని కౌగిలించుకున్నాడట. ఆహా చాలా బాగుందయ్యా, ఎంత దూరం వెళ్ళిపోయింది నీ యొక్క ఆ బలము గొప్పది, నీ ఆశకు తగినటువంటి సరిపోయినంత పనిచేసావు సుమా నీవు అని. ఆనయామాసత గోపై త్రిజటాయ ఆశ్రమం ప్రతి, ఆ గోవుల్ని కాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి చెప్పాడట, పంపించండి ఇతను ఆశ్రమానికి తీసుకొని పోయి అక్కడే ఆయనకి దాని మీద వచ్చేటటువంటి పాలు పెరుగు అవన్నీ అందిస్తూ మేత కూడా మేపుతూ చక్కగా ఆయన్ని కూర్చోబెట్టి చూడండి అయ్యా అన్నాడు ఆయన. అంటే ఆనందపడిపోయాడు. అనేక విధాలుగా దీవించాడు రామచంద్రస్వామిని. పాపం ఆయన చదువు కూడా పెద్దగా ఏం లేదు. మరి ఏమేమి తనకు తెలిసిన రీతిలో ఏయో దీవెనలు అవన్నీ కూడా అందించాడట. చాలా సంతోషించాడు. సీతారాములని ఆశీర్వదించాడు. ఆయన భార్య కూడా ఉందట అక్కడే. అలా త్రికరణ శుద్ధిగా నీకు ఇచ్చేశాను అని అంటే చాలా సంతోషంతో ఆయన ఆనందపడ్డాడన్నమాట. అదిగో అటువంటి వారికి దానాలు చేస్తే నిజంగా ఎంతో పుణ్యం. దానము అనేటటువంటిది ఎవరికేనండి, ఇప్పుడు అన్నము అనేది ఎవరికి పెట్టాలంటే ఆకలితో ఉన్నవాడికి. వాడు ఎవడనేది కాదు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టినట్టే అది పుచ్చుకోవటానికి పనికొచ్చేవారికి దానం చేయాలి, అది దానము. దానము అనేటప్పటికి మరి ఏదో చెప్తుంటే ఏదో అనుకుంటుంటారు ధనము. ఇప్పుడు ఈ భిక్షగాళ్ళు వీళ్ళు చాలామంది చాలా ధనము సంపాదించే ఉంటారు. మా అమ్మాయి చేస్తూ ఉంటుంది, ప్రతి నెల కూడా హోటల్కి ఆర్డర్ ఇచ్చేసి కొన్ని పునుగులు అలాంటివి ఏయో పూరీలో బజ్జీలు ఏయో ఒక 50 60 ప్యాకెట్లు కట్టించటము, ఆ కారులో వేసుకుపోయి ఆ వారధి దగ్గర అక్కడ ఉండేటటువంటి అనాథలను చూసి, గుడిమెట్ల దగ్గర ఇక్కడ ఉండేవాళ్ళు బాగానే ఉంటారండి, రకరకాల స్టేటస్లు ఉంటాయి వాళ్ళకు కూడా, ఎక్కడెక్కడో ఉండేటటువంటి అనాథలను చూసి అలా ఇస్తూ ఉంటుంది. ఆహారమే ఒక డబ్బు మాత్రం కాదు. అలాగే మళ్ళీ నా పంచలు నా శాలువాలు ఎన్నో ఏనాడు అయిపోయినాయి. ఎక్కడ ఏ వేదిక మీదకి ఎక్కినా మరి ధనము అనేది అట్లా పక్కన పెట్టితే దాన్ని ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇనివాళ్ళు లేదు, అడిగేది లేదు. తప్పనిసరిగా పంచలు ఇవి మరి ఒక న్యాయమో ఒక ధర్మమో శాలువాలు ఇవన్నీ ఇస్తూనే ఉంటారు. మరి ఏం చేసుకుంటాం, ఎప్పుడు ఆ రాత్రి సమయంలో వెళ్ళిపోయి వాళ్ళ ఆయన తను అవన్నీ తీసుకుపోతుంది, పడుకున్నాళ్ళకి కప్పి వస్తూ ఉంటుంది. అవసరాలకి ఇదేదో పెద్ద కోట్లు లక్షలేం కాదు, ఏదైనా సరే అవసరానికి తగినటువంటిది చేస్తూ ఉండాలి, అది గొప్ప విశేషం. ఇలా ఇంకా తన అందరినీ కూడా రప్పించాడు. బంధువులు మిత్రులు ద్విజ సుహృద్భృత్య జనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయో అభవతు నతత్ర కశ్చిన్న బభూవ తర్పితో యథార్హ సమ్మానన దాన సంభ్రమై. పిలిపించాడు ద్విజుడు వేదములు చదువుకున్న బ్రాహ్మణులను, సుహృత్తులు తన మేలు కోరేటటువంటి వారిని, భృత్యజనులు అంటే పనులు చేసేటటువంటి వారు, ఇంట్లో పనులు చేసేవారు, అలాగే దరిద్రులు భిక్షాటనతో ఉండేటటువంటి వారు, అందరినీ పిలిపించాడట. యథార్హ సమ్మాననం, ఎవరికి దానం చేయటానికి పుచ్చుకోవటానికి తగిన వారు వాళ్ళందరినీ పిలిపించాడు రాముడు. నతత్ర కశ్చిత్ న బభూవ తర్పితో, నతర్పిత ఏ ఒక్కడు కూడా తృప్తి చెందని వాడు లేడు. అలా చేసేసాడు రామచంద్రస్వామి. ఆయా తగిన పాత్రోచితమైనటువంటి మొత్తం అంతా కూడా దానం చేసేసాడు ఆయన. ఇక దానం చేసి సిద్ధమవుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళి మరి అనుజ్ఞలు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటూ బయలుదేరతారు వాళ్ళు, సీతారామ లక్ష్మణులు. చూద్దాం తర్వాత. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.